75 5వ పాఖ్యానం. వశిష్ఠమహర్షి ఇలా చెప్పసాగాడు. వశిష్ఠుడు, రామ, ఒకప్పుడు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచ సృష్టిలు ఎలా జరుగుతున్నాయి అని అడిగాను. దానికి సమాధానంగా ఆయన ఒక వింత కథ చెప్పాడు. బ్రహ్మదేవుడు, పుత్ర వశిష్ఠ, పూర్వం ఒకసారి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయింది, రాత్రి మొదలైంది. నా రాత్రి అంటే నీకు తెలుసు కదా. ఈ ప్రపంచం అంతా లయించిపోయింది, నేనొక్కడే మిగిలి ఉన్నాను. నాకు నిద్ర పట్టింది, కొంతసేపటికి తెల్లవారిందనిపించింది, మెలకువ వచ్చింది, లేచాను. పూర్వపు అలవాటు చొప్పున సృష్టి చేయాలనిపించింది, కళ్ళు తెరిచాను, ఇటూ అటూ చూశాను, ఏమీ కనిపించటం లేదు, వెలుతురూ లేదు, చీకటీ లేదు, అది శూన్యమా? అలాగే ఉంది. ఏమీ సాధన సంపత్తి లేకపోయినా సృష్టి చేద్దామనే సంకల్పం ఆగలేదు. దానిని గురించి ఆలోచించిన కొద్దీ ఏదో ఒక అవ్యక్తమైన ఆకాశం లాంటిది కనిపించింది. అందులో కొన్ని బ్రహ్మాండాలు కూడా కనిపించాయి. అరే, బ్రహ్మాండాలా? ఎవరు సృష్టి చేశారు వీటిని అని ఆశ్చర్యంగా వెతకసాగాను. ఒకరు కాదు, 10 మంది బ్రహ్మలు కనిపించారు. ప్రతివాడు పద్మంలోనే ఉన్నాడు. ప్రతివాడికీ రాజహంసే వాహనంగా ఉంది. ప్రతివాడికీ 4 ముఖాలున్నాయి. ఇంతెందుకు? 10 మంది కూడా అచ్చం నాలాగే ఉన్నారు. నా ఆశ్చర్యం పెరిగిపోయి ఇంకా వెదికాను. ఈ బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే విష్ణు ఒకడు కనిపించాడు. ఈ బ్రహ్మాండాలలో జీవులు కనిపించారు. నదులు, సముద్రాలు, సూర్యులు, పైన దేవతలు, మధ్యలో మానవులు, కింద దానవులు కనిపించారు. కొందరు భోగాసక్తులై ఉన్నారు, కొందరు మోక్షకాములై ఉన్నారు. వెలుగు చీకట్లు పెనవేసుకొని కనిపిస్తున్నాయి. ఇలా ఎన్నో ఎన్నో కనిపించాయి. నాకేం చేయాలో తోచలేదు. ఈ ప్రపంచాలేమిటో, ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ఎవరిని అడగాలో, ఎలా పలకరించాలో తెలియలేదు. ఆ ప్రపంచాలలో నేనుక ఒంటరివాడిలాగా, వెట్టివాడిలాగా తిరుగుతూ ఉండిపోయాను. వశిష్ఠ, గమనించావా? మొదట ఆ ప్రపంచాలలో అన్వేషణ మొదలు పెట్టింది నా మనస్సు. ఎప్పుడు వెళ్లానో, ఎలా వెళ్లానో నాకే తెలియదు. ఇప్పుడు ఆ లోకాలలో అన్వేషిస్తున్నది నేనే, స్వయంగా నేనే. కొంతసేపటికి ఒకచోట ఒక సూర్యుడు కనిపించాడు. ఎందుకో అతను కొంచెం తీరిగ్గా ఉన్నాడు. ఆయ్సర్వ్ 116. నేను కొంచెం ధైర్యం చేసి ఆయన దగ్గరకు వెళ్ళి, దేవదేవా, భాస్కర, ఎవరివి నువ్వు? ఈ ప్రపంచాలెలా పుట్టాయి? నువ్వెలా పుట్టావు అని వినయంగా అడిగాను. ఆ భాస్కరుడు నా వంక ఎగాదిగా చూసి, ఎప్పుడో చాలా కాలం క్రిందట చూసిన మనిషిని చూసినట్లుగా గుర్తుపట్టి చటుక్కున నమస్కరించి వినయంగా ఇలా అన్నాడు. సూర్యుడు, బ్రహ్మదేవ, సృష్టికర్తలు, మీకే తెలియదా? నేను చెప్పాలా? సరే, నా మాటలు వినాలని మీకు సరదాగా ఉంటే అలాగే కానియండి. బ్రహ్మదేవ, పూర్వం మీరు సృష్టి చేసిన ఒకనొక బ్రహ్మాండంలో జంబుద్వీపంలో సువర్ణ జటము అనే ప్రాంతం ఉండేది. అక్కడ అందరూ మహర్షుల వంటి వారే ఉండేవారు. వాళ్లలో ఇందువు అనే బ్రాహ్మడు ఒకడు ఉండేవాడు. అతనికి ఎన్నాళ్లకీ సంతానం కలగలేదు. అందువల్ల అతను భార్యతో కలిసి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి అక్కడ శివుడి గురించి తపస్సు ప్రారంభించాడు. ఒకరోజా, 2 రోజులా, ఆ దంపతులు 2 యుగాలపాటు వరుసగా తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఉత్తములైన పుత్రులు 10 మంది కావాలి అన్నాడు ఇందువు. తథాస్తు అన్నాడు శివుడు. 10 మంది పుత్రులు పుట్టారు. వాళ్లు 7 సంవత్సరాల వయసుకే పండితులైపోయారు. తల్లిదండ్రులిద్దరూ పరిపూర్ణమైన తృప్తితో బ్రహ్మధ్యానపరులే శరీరాలు చాలించారు. ఉన్నట్టుండి తల్లిదండ్రులు పోయేసరికి సోదరులు 10 మందికి ఏమి చెయ్యాలో తోచలేదు. ఉన్నచోట ఉండలేక పూర్వం తమ తల్లిదండ్రులు తపస్సు చేసిన చోటుకే వెళ్లిపోయారు. అక్కడ తాము కూడా తపస్సు చేయాలని వారికి కోరిక కలిగింది. అయితే ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని చర్చ మొదలైంది. ఆ చర్చ విచిత్రంగా సాగింది. ఒకడు, అన్నిటికంటే గొప్ప సుఖాన్ని ఇచ్చే తపస్సు ఏది? మరొకడు, గొప్ప ముఖ్యం కాదు, పరిణామంలో దోహకాన్ని ఇవ్వకుండా ఉండే సుఖం కావాలి, దానికి ఉపాయం చెప్పు మరొకడు అలా అయితే గృహాధిపతి సుఖమే గొప్పది, మరొకడు కాదు గ్రామాధిపతి సుఖం మంచిది, మరొకడు దానికంటే మండలాధిపతి సుఖమే నయం, మరొకడు గ్రామాధిపతి మండలాధిపతి దేశాధిపతి సమ్రాట్టు చక్రవర్తి అని ఇలా వీళ్ల సుఖాల కొరతలు మనకెందుకయ్యా. ఆ వరుసలో సర్వోన్నతుడు దేవేంద్రుడు. ఇందేశ్వర్యం గొప్పది, పెద్దవాడు, తమ్ముళ్ళు, నాకేవో పూర్వపు సంస్కారాలు గుర్తుకు వస్తున్నాయి. నేను పూర్వం ఏవో ఉపాసనలు చేసి విఘ్నాలకు పడిపోయాను అనుకుంటాను. అది అలా ఉంచండి. ఏ సుఖం గొప్పది, ఏ ఐశ్వర్యం గొప్పది అని మీరు విచారిస్తున్నారు. ప్రాకృత లయందాకా ఏది నశించిపోకుండా ఉంటుందో అదే అసలైన ఐశ్వర్యం. అది హిరణ్యగర్భ పదవి ప్రాప్తే కాని మరొకటి కాదు. మిగిలిన తమ్ముళ్ళు చాలా బాగా చెప్పావు. ఆ ప్రాప్తి కోసం ఏ ఉపాసన చెయ్యాలో చెప్పు. నీకేదో గుర్తుకొస్తున్నట్లుగా ఉంది గదా. ఆయసర్వ్ 117. పెద్దవాడు, పద్మాసనగతో భాస్వాన్ బ్రహ్మాహమితి తేజస సృజామి సంహరామితి ధ్యానమస్తు చిరాయనః ఊట్ ప్రడోట్స 86 శ్లో 35. తేజస్సుతో వెలిగిపోతూ పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మను నేనే. నేనే సృష్టిస్తున్నాను, నేనే పరిపాలిస్తున్నాను, నేనే సంహరిస్తున్నాను అని ఈ విధంగా సంవర్గ విద్యావిధానంలో దీర్ఘకాలం ఉపాసన చేద్దాం. ఈ అహంగ్రహోపాసన వల్ల భ్రమర కీటక న్యాయంతో మనమంతా బ్రహ్మలమైపోతాం. ఈ ఉపదేశంతో చర్చ పూర్తయిపోయింది. సోదరులందరూ ధ్యానాలలో మునిగిపోయారు. క్షణాలలో శిలాప్రతిమల్లాగా అయిపోయారు. ఏళ్లే గడిచాయో యుగాలే గడిచాయో ఎవరికీ తెలియదు. క్రమంగా ఆ 10 దేహాలు ఎండుటాకుల్లాగా రాలిపోయాయి. రాలిపోయిన పీనుగులను అడవి మూగాలు తినేశాయి. అయినా ఐందవులు ఇందుపుత్రులు 10 మంది అలాగే అక్కడే ఉండిపోయారు. యుగాల చక్రాలు గిర్రున తిరిగాయి. సృష్టిలు ప్రళయాలు సాగాయి. చివరికి కల్పాంతమే జరిగింది. సృష్టి అంతరించిపోయింది. బ్రహ్మ ఒక్కడే మిగిలి ఉన్నాడు. కాదు కాదు, ఒక్కడే ఉన్నానని అనుకున్నాడు. ఆయనకు తెలియదు సృష్టి అంతా నశించిపోయినా సరే ఈ 5 మంది మాత్రం తమ సంకల్ప బలం వల్ల తపోమయులే అక్కడే అలాగే నిలబడి ఉన్నారు. ఓ బ్రహ్మదేవ, ఇలా అనేక కల్పాలు గడిచాయి. కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి వాళ్లు 10 మంది బ్రహ్మలేపోయారు. ఎవరి చిత్తంలో వాళ్లు తమ తమ బ్రహ్మాండాలను సృష్టి చేయడం మొదలుపెట్టారు. అలాంటి బ్రహ్మాండాలలో ఒకనొక బ్రహ్మాండంలో నేను సూర్యపదవికి అధిపతిగా నియమింపబడ్డాను. కాల విభాగం చేయటం నా పని అంతా చెప్పి ఆ సూర్యుడు చివరికి ఒక విచిత్రమైన మాట చెప్పాడు. వివిధ కల్పనయ వలితాంబరం యదిదముత్తమ జాగత ముల్టితం కరణజాలక మాహిత మోహనం తదఖిలం నిజ చేతసి విభ్రమః 87 శ్లో 12. ఓ ఉత్తమజీవ, నేను సృష్టించలేదే. ఈ లోకాలన్నీ నా ఆకాశంలో ఎక్కడ ఉన్నాయి అనుకోకు. ఇవన్నీ మనస్సు చేసే కల్పనలయ్యా. వీటిలో నిజం ఉంటే గదా ఆలోచించవలసింది. ఈ కనిపించే జగద్రూపమైన దృశ్యమంతా ఇంద్రియాలకు వలవంటిది. స్నేహం చేసిన కొద్దీ మోహపెట్టేది. అనేక కల్పనలతో ఆకాశపు పొరలకే మడతలు పెట్టినట్లుగా పొడుచుకు వచ్చినది ఇదంతా మనస్సులో కలిగే భ్రాంతి మాత్రమే. సత్యం కానే కాదు. నువ్వు నీ సంకల్పబలం వల్ల ఆయందవుల చిత్రాలలో దూరి చూస్తున్నావు గనుక నీకివన్నీ కనిపిస్తున్నాయి అన్నాడా సూర్యుడు. ఇది విని బ్రహ్మదేవుడికి మతిపోయినంత పనైంది. ఆలోచించి ఆలోచించి చివరికి, ఓ సూర్య, 10 మంది బ్రహ్మలు తలో పక్కా సృష్టి చేసి పారేస్తున్నారు. ఇంకా నా సృష్టెందుకయ్యా, దానికి ఏమిటి ప్రయోజనం అనేశాడు. 66. అది విని ఆ సూర్యుడు కొంచెం నిదానంగా ఆలోచించి చివరికిలా అన్నాడు. సూర్యుడు, దేవదేవ, కాలాన్ని విభజించటం నా పని. ప్రజల కోసం పగటిని రాత్రిని తయారు చేస్తాను నేను. ఏమిటి దీంతో నాకు ప్రయోజనం? ఆయసర్వ్ 118. నాకేమీ ప్రయోజనం లేదు. అయినా ఇది నా కర్తవ్యం కనుక నిష్కామంగా నిస్వార్థంగా నేనీ పనిచేస్తున్నాను. అలాగే నావల్ల చెరువుల్లో ప్రతిబింబాలు తయారవుతున్నాయి. ఆ ప్రతిబింబాలకు నేను సృష్టికర్తనా. వాటివల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా? అయినా ఆ పని జరిగిపోతోందే. అలాగే మీరు సృష్టి చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సృష్టి మీనుంచి వ్యక్తమవుతోంది. ఈ జీవులు శరీరాలు ధరించినా విడిచినా మీకేమీ ప్రయోజనం లేదు. మీరేమీ కోరుకోవటం లేదు. మీకీ సృష్టి ఒక విలాసం, ఒక వినోదం, ఒక కర్తవ్యం. మీరుగాని నేనుగాని మన పనులు మానుకుంటే కర్తవ్యాన్ని పరిత్యజించిన వారమవుతాం. నిత్యకర్మను విడిచిపెట్టిన వారం అవుతాం. అది మంచి పని కాదు. మంచి సంగతి అలా ఉంచండి. వదలుకుందామనుకున్నా వదలగలమా మనం? అద్దం ప్రతిబింబాన్ని తయారు చేయకుండా ఊరుకోగలదా? అదిగాక కొన్ని పనులు వద్దని వదిలిపెట్టేవారికి వదిలిపెట్టడంలో ఒక ప్రయోజనం ఉంది. మనకు అలాంటి ప్రయోజనం ఏదైనా ఉన్నదా? ప్రయోజనం లేదు కనుక అలాంటి కోరిక గూడా మనకు ఉండటానికి వీలులేదు. కనుక మన బోటివాళ్లం చేయటమైనా మానటమైనా ఏదైనా సరే పరమార్థ దృష్టితో చేయనేకూడదు. ఏది చేసినా మిథ్యాదృష్టితోనే చెయ్యాలి. మీరు ఇతర బ్రహ్మల సృష్టిని మీ మనోనేత్రంతో చూడగలరు గాని చర్మ చక్షువులతో చూడలేరు. అదే మీరు చేసుకున్న సృష్టి అయితే మీ చర్మ చక్షువులతోనే చూడగలరు. ఇది ఒక భేదం. ఐందవ బ్రహ్మలు చేసిన సృష్టిని మీరు సంహరించాలనుకున్నా సంహరించలేరు. ఎందుకంటే ఒకడు తన కర్మేంద్రియాలతో చేసిన పనిని మరొకడు చెడగొట్టితే చెడగొట్టవచ్చు. అంతేగాని ఒకడు స్థిరచిత్తుడై చేసిన మనోనిశ్చయాన్ని ఎవ్వడూ చెడగొట్టలేడు. శరీరం రాలిపోయినా సరే మనస్సు చేసుకున్న నిశ్చయం మటుకు రాలిపోదు. దీనికి నిదర్శనం ఈ ఐందవ బ్రహ్మలే. సంసార నివృత్తిని కోరే ముముక్షువుగూడా తన మనోబలంచేతనే పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు. సంసారకూపంలో బడే సామాన్య జీవి కూడా తన మనోబలం చేతనే ప్రపంచభ్రాంతిలో పడుతున్నాడు. బ్రహ్మదేవ, చిత్రాతి చిత్రమైన ఈ మనోబల మహాత్మ్యాన్ని వివరించేందుకోసం మీకొక వాస్తవ కథను వినిపిస్తాను. వినండి.